నవ్వల నవ్వకల ముద మందారమా నవ్వల నవ్వకల ముద మందారమా ముగ్గులో దించకిల ముగ్గ సింగారమా నీలకే నాట్యం నీర్కవి లయగారమా గాలికే సంకల్లేశావే సింగారమా ఆశకే ఆయువ పోసారి మధు మంత్రమా రేకే